ఆడుతున్నాం కాయ ఇంకా తీసుకుందా. ఆహా ఏది అఫో రూడి మైకల్ అంబే కూబా ఆఫ్రికా అంబే కిలిని ప్రఫిని ఆవి Danny, we're going to the car, Danny. Este es el sonido de África. Anda.